అలాలా కలగల జల జల పారేటినదిల పరుగులే తీసేసే చిన్నది నవ్వుతూ నాగుండెతో చేసింది ఓహో చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక మీసం ఎగిరి కన్ను కొట్టే కాలర్ ఎగిరి కేక పెట్టే ఎర్ర తుండు ఈల కొట్టనే నువ్వు చేనేత పంచ కట్టిన ఓ నాయక సంక్రాంతి పుంజు వేరా ఓ నాయక గాజులేము గోల పెట్టే మోజులేము లేవబట్టే సిట్టి నడుము సెమట పట్టెనే అహవయ్యారం బుట్టలో బుక్క మీద సొట్టలో ఏరుకుంటే ఏడు గుంటలో నువ్వు పలగలగే పొగిడి పొగిడి కలకల మేరేపుతావు నీ సంగతి నాకు ఎరుకరో ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత మాటన్నది ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత బాగున్నది నేత చీర కట్టుకొచ్చి ఓ నాయిక సిలకలాగా నవ్వుతుంటే ఓ నాయిక చివర చెరువు కాడా ఓ నాయిక నీళ్ల బిందె ముంచుతుంటే ఓ నాయిక సన్న సన్న నడుము చూసి దానికున్న బెండు చూసి నా మనసు పెళికిపోయనే హే అంతలేసి కళ్ళతోటి ఓ నాయిక అంతలాగా చూడకుండా ఓ నాయిక చేతి సాయమేదో చేసి నీళ్ల బిందె నింపుకొస్తే నీకు ఇన్ని తిప్పలుండవే అరె నువ్వట్టా దెప్పకే నీళ్ల బిందెతో పాటు నిన్నెత్తి మోసుకెళ్తానే ఇలగిలగిల దొరికినాక కలబడిపోకుంటవేటి నీ యేషాలు నాకు తెలుసులే ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత మాటన్నది ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత బాగున్నది కూర వండ నీకి ఓ నాయిక కట్టె పొయ్యి ఊదుతుంటే ఓ నాయిక పొయ్యి కన్న ముందుగానే గుప్పు గుప్పు గుప్పు మంటు నాయుడు అంటుకున్నదే హే అంటుకుంటది అంటుకుంటది ఓ నాయక అంటుకోక ఎందుకుంటది ఓ నాయక పొయ్యి కాడ ఆకుమడే పిల్ల నీకు దొరికినాక అంతకన్నా పదేం ఉంటదే ఏం చేస్తాం తప్పదే ఒంటరిగా ఒప్పదే నీ అందం అంత గొప్పదే అరే ఇలగిలగే కాలికేస్తే అలగలగే వెళికి వేసి బసి పూసి మాయ చేస్తవే ఓరి దేవుడో ఓరోరి దేవుడో ఏం పిల్లది ఎంత మాటన్నది మీ రామ్ మీ రామ్ మీ సౌ మీ రామ్ మీ రామ్ మీ సౌ